శ్రీ దేవి పూజ విశేష నిరూపణము. నారాయణుడు నారదునకు శ్రీదేవి పూజ విశేషమును ఇట్లు వివరించెను. శ్రీదేవి పూజ విశేషము భుక్తి ముక్తిప్రదము, ఎల్ల ఆపదలను పోగొట్టును. మొదట మౌనముగా ఆచమనము చేసి సంకల్పము చేయవలెను. తరువాత భూతశుద్ధి, మాతృకాన్యాసము, అంగన్యాసము చేయవలయును. శంఖమును స్థాపించి సామాన్యార్ఘ్యమునిచ్చి హ్రీం హ్రూం ఫట్ అను మంత్రములతో పూజాద్రవ్యములను ప్రోక్షించవలయును. పిమ్మట గురువునాజ్ఞతో పూజ ప్రారంభించవలయును. మొదట పీఠ పూజ చేసి తరువాత శ్రీదేవిని ధ్యానించవలయును. శ్రీదేవికి శ్రద్ధాభక్తులతో ఆసనాద్యుపచారములు సమర్పించవలయును. పరదేవతకు పంచామృతములతో స్నానమొనరింపవలయును. మంచి చెరకు రసముతో నిండిన 100 కలశములతో మహేశానిని అభిషేకించినవాడు మరల జన్మించడు. జగదంబికను మంచి మామిడి పండ్ల రసముతో స్నానము చేయించినను వేద పారాయణము చేయుచు ద్రాక్షరసముతో సకుటుంబముగా మహేశ్వరిని అభిషేకించినచో అతడు మహారాజగును. ఆ రసమందు ఎన్ని బిందువులు గలవో అన్ని ఏళ్ళు అతడు దేవీలోకమందు వైభవములను అనుభవించును. అగరు, కుంకుమ పువ్వు, కస్తూరి కర్పూరములు కలిసిన నీటితో వేద పారాయణముచే పాలకలశముతో దేవిని అభిషేకించినచో అతడు పాలకడలిలో ఒక కల్పకాలము నిత్యము సంతోషము అనుభవించును. పెరుగుతో దేవిని అభిషేకించువాడు దేవీలోకమందలి దధికుల్య నదికి అధిపతి కాగలడు. పట్టుతేనె, ఆవు నెయ్యి, పంచదారలతో దేవికి స్నానము చేయించువాడు మధుకుల్య నదులకు అధిపతియగును. భక్తితో 1000 కలశములతో దేవికి స్నానము చేయించువాడు పరలోకమందు ఈలోకమందును సుఖములనందును. 2 తెల్లని వస్త్రములు దేవికి అర్పించినచో వాయులోకమున చల్లగా సుఖమును పొందగలడు. రత్నాభరణములను దేవికిచ్చినవాడు గనులకు అధిపతియగును. కుంకుమ పువ్వు, చందనము, కస్తూరి సింధూరము, పాదములకు పారాణిని దేవికి సమర్పించువాడు దేవేంద్రుడు కాగలడు. శ్రీదేవికి ఉపయోగించదగిన పలు విధాల పువ్వులను సజ్జనులు తెలిపియుండిరి. వానిని శ్రీదేవి కర్పించినవాడు కైలాస నివాసియగును. మంచి మారేడు దళములను దేవికి అర్పించినవాడు అన్ని చోట్ల అన్ని వేళలను సుఖమును అనుభవించును. 3 మారేడు దళములందు ఎర్ర చందనముతో 3 మాయా హ్రీం బీజములను వ్రాయవలయును. పిమ్మట ఓం హ్రీం భువనేశ్వర్యే నమః అని ఉచ్చరించి పరమభక్తితో పూజించినవాడు మనువు కాగలడు. కొత్త మొల్లపూలకు అష్టగంధములు చేర్చి పూజించిన తప్పక ప్రజాపతియగును. 1 కోటి పుష్పములు తెచ్చి పూజించినవాడు చతుర్ముఖుడగును. అట్టి పూలు 10 కోట్లు సమర్పించినవాడు దేవదుర్లభమైన విష్ణు సాయుజ్యము నొందును. పూర్వము విష్ణువు తన పదవికై ఇట్లే దేవిని అర్చించెను. ఇట్టి పుష్పములు 100 కోట్లు దేవికి అర్చించినవాడు తప్పక సూత్రాత్ముడగును. ఈ వ్రతమును పూర్వము ప్రయత్నించి భక్తితో జరిపి దాని ప్రభావమున హిరణ్య గర్భుడు తన పదవిని పొందగలిగెను. జపా పుష్పములు, మంకెన పువ్వులు, దానిమ్మ పువ్వులు ఇటులే దేవికి అర్పించవలయును. ఈ విధముగా ఇతర పుష్పములను శ్రీదేవికి సమర్పించవలయును. అట్టివాని పుణ్యఫలమును ఈశ్వరుడు కూడా తెలుపజాలడు. ఆయా ఋతువులలో విరబూచిన మంచి పూవులు దేవి సహస్రనామములతో ప్రతి సంవత్సరము దేవికి సమర్పింపవలయును. ఈ విధముగా ఎవడు పరమభక్తితో ఆచరించునో అతడు మహాపాపి అయినను ఉపపాతకములు గలవాడైనను వాటినన్నిటి నుండి విముక్తుడగును. అతడు చనిపోయిన పిమ్మట దేవదుర్లభమైన శ్రీదేవి పాద పద్మములను చేరగలడు. ఇందు సంశయమావంతయు లేదు. ఓ ముని, అలా అగరు, కర్పూరము, చందనము, కేసరము, నేయి, గుగ్గిలము వీటితో దేవికి ధూపము సమర్పించవలయును. ఇట్లు భవానీ మందిరము నిండా మంచి ధూపము వ్యాపింపజేసినచో ఆ దేవియు ప్రసన్నురాలై వానికి ముల్లోకములొసంగును. దేవికి నిరంతరము దీపము కర్పూర హారతినిచ్చు పుణ్యాత్ముడు నిశ్చయముగా సూర్యలోకమున దివ్య ప్రభతో సంచరించును. నూరుగాని వేయిగాని దీపములు వెలిగించి దేవి ఎదుట చోష్యలేహ్య పేయములు గల షడ్రసముల నివేదించవలయును. మంచి తీయని రసాల ఫలములు బంగారు పాత్రలందుంచి శ్రీదేవికి నైవేద్యము సమర్పించవలయును. అట్లు చేసిన వానికి దేవి ప్రసన్నురాలగును, జగత్తులన్నీయు తృప్తి నొందును. ఎందుచేతననగా జగమంతయు దేవి స్వరూపమే గదా. త్రాడునందు పాము భ్రాంతి వలె దేవి అందు జగద్భ్రాంతి కలుగుచున్నది. కర్పూరము పరిమళించు చల్లని గంగాజలమును కలశమందుంచి దేవికి పానీయముగా నిచ్చునో పిమ్మట నోటికి ఇంపైన పలుకులు లవంగాలు కర్పూరము కలిపి చేసిన కమ్మని తాంబూలము శ్రీదేవికి మహాభక్తితో సమర్పించువాడు దేవి అనుగ్రహమునకు పాత్రుడగును. పిమ్మట వీణ, మద్దెల, మురజ, ఢక్క, దుందుభి ధ్వనులతో, లలితరాగగానములతో, పురాణాది స్తోత్రములతో జగముల తల్లిని సంతోషపరచవలయును. దేవికి నిత్యము నియమముగా ఛత్రచారములు సకల రాజోపచారములు సమర్పింపవలయును. పెక్కురీతుల దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేయవలయును. జగముల తల్లిని మాటిమాటికిని తన తప్పులు క్షమించుమని వేడుకొనవలయును. ఒక్కమారు తలచినంతనే ప్రసన్నురాలగు దేవి తన కిన్ని ఉపచారములు సమర్పించునప్పుడు ప్రసన్నురాలగుటలో సంశయమే ఉంది? ఏ తల్లి అయినా తన కుమారుని మీద సహజముగానే దయచూపునుగదా. కొడుకు తల్లి ఎడల భక్తి చూపినచో ఇంకా చెప్పవలసినదేముంది? ఇప్పుడు ప్రాచీనమైన బృహద్రథుడను రాజర్షిని గూర్చి చెప్పుచున్నాను, వినుము. ఈ విషయము విన్నవారికి భక్తి ప్రవత్తులు గలుగును. పూర్వము హిమాచల ప్రదేశమున ఒక చక్రవాక పక్షి ఉండెను. అది పెక్కు దేశములు తిరిగి తిరిగి కాశీపురము ప్రవేశించెను. అది తన ప్రారబ్ధవశమున అన్నపూర్ణాదేవి యుండుచోటకు వెళ్ళెను. అది అనాథవలే అన్నకణములు పొందు ఆశచే అచటికి వెళ్ళెను. అది అన్నపూర్ణాదేవికి ప్రదక్షిణము చేసి ఆకాశమునకెగిరెను. మరల పలు దేశములు తిరిగి తిరిగి ముక్తిప్రదమగు కాశీ చేరెను. అచట కొంతకాలమున కది చనిపోయి స్వర్గమునకు వెళ్ళి దివ్య పురుషుడై అనేక స్వర్గభోగములను అనుభవించెను. అచట రెండు కల్పముల కాలము సుఖములు పొంది తిరిగి భూలోకమున ఉత్తమోత్తమమైన రాజకుటుంబమున జన్మించెను. అతడే ఈ భూమిపై బృహద్రథుడను పేరున ప్రసిద్ధుడయ్యెను. అతడు మహాయోగములు చేసినవాడు, ధర్మాత్ముడు, సత్యవాది, జితేంద్రియుడు, త్రికాలవేది, సార్వభౌముడు, సంయమిశత్రుభీకరుడు అయ్యెను. అతనికి నేలపై దుర్లభమైన పూర్వజన్మ స్మృతియును కలిగెను. అది విని మునులెల్లరూ రాజును సమీపించిరి. వారు రాజుచే ఆతిథ్యమును పొంది దర్భాసనములపై కూర్చుండిరి. మునులు రాజును ఇట్లడిగిరి,